మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే మానవ జన్మల మానవ జన్మల పాలన జేయు పరగు శ్రీ గరిమే వేరెందు లేని మహిమే శ్రీశైల శిఖర మహిమే కైలాసనాథుడే లింగరూపియై భక్తవరదుడై ఈ గిరినే కొలువు తీరే బ్రహ్మను మెప్పించి వరముల బడసి కర్వికారుణాసురుడు పాతకి సురగంధర్వ చిన్నరుల పీడన చేసిగ కంటకుడు హరి విరించి సురలెల్లరు గూడి ఆది మాతను వేడ దీనులై ఆర్తుల బ్రోవగ మాత పార్వతీ భ్రమర కాగ వెలసి క్రూర రక్కసుని గొంతు చిదిమె జగ మేలు తల్లి జగదంబే శైల శిఖరిని శివుని సరసనే వెలసి నదీ భ్రమరాంబే వేరెందు లేని మహిమే శ్రీ శైల శిఖర మహిమే నిగానగాతురయై భోగలీల పర్వెను గంగా చండ ప్రచండ ప్రవాహ రూపిణి భీకర ప్రళయ తరంగా గంగ కుదారిగ శిరపై గురిగా చక్రము విడచెను శ్రీకరుడే వసుధ నెరియగా దారి రూపగా పరవళ్ళాయను గంగా ఇది ఏ పాతాళ గంగా ఇది ఏ పాతాళ గంగా పూజలు చేసే ఆర్తి తీర శ్రీరాముడి తావు నన్ను పాండునందనులు హరుని సేవల శాంతిని పడసిరి ద్వాపరను పాలనయన భ్రమరాంబ గంగ వర దివ్యులెల్ల నెల కొనగా శ్రీశైలమే కైలాసం కైలాసమే శ్రీశైలం కైలాసమే శ్రీశైలం